బివి నుంచి దిగి వచ్చావా ఆపు బ్యూటీ నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ బివి నుంచి దిగి వచ్చావా ఆపు బ్యూటీ నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ నువ్వు పుట్టక ముందు లోకం చీకటి నీ బలుగే ఎడిసన్ హృదయంగా ఏమిటి నీ అందం మొత్తం ఓ బుక్కుగా రాస్తే ఆకాశం నీ సరసుని మొత్తం ఓ బంతిగా చేస్తే భూగోళం దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ నన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ నువ్వు పుట్టక ముందు లోకం చీకటి నీ వెలుగే ఎడిసన్ హృదయంగా ఏమిటి నిన్ను చూస్తూ కెమెరా కన్ను క్లిక్ కొట్టడమే మర్చిపోతుందే స్పైసీ చూపులతో అత్త చెంపర్ కొరికేస్తే నువ్వు ఐఫోన్ నువ్వు యాపిల్ సింబల్ గుర్తొస్తుందే కాఫీ డేలో విన్న సూఫీ మ్యూజిక్ లా గుమ్మా గుమ్మందని అందం ఒక్కోటి దేశం బోర్డర్ లోని ఆసం సోల్జర్లా కాటు పళ్ళ కలలకు నువ్వే సెక్యూరిటీ దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ నన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ నువ్వు పుట్టక ముందు లోకం చీకటి నీ వెలుగే ఎడిసన్ బల్బ్ అయిందా ఏమిటి సగమై అచ్చంద మామ భల్లే గల్ లెఫ్ట్ టు రైట్ టు సెటిల్ అయిందే నాని కను పాపలోన మండే ఓ ఫ్యూజి యామ లావా వరదల్లే చుట్టూ మూడుతోందే పిల్లా నువ్వే కాని నేపాలో పుట్టుంటే ఎవరెస్ట్ మౌంటైన్ నిన్న హిట్ ఎక్కిస్తావే ఆడికా సున్నలాగా నువ్వు నేను పెనవేస్తే చూసే కళ్ళు పట్ట పగలే ఫ్రెడ్ లైట్స్ అవుతాయే దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ నన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ నువ్వు పుట్టక ముందు లోకం చీకటి నీ వెలుగే ఎడిసన్ బల్బ్ అయ్యింది